లకారిణి సం భా లకారిణి తృతీయఖండ తృతీయవర్ణత్వేన వాచకతయా అస్యా ఆ స్త్రీతి సా తథా ఓం లకారిణ్యే నమః ఆం వి పంచదశే మహామంత్రము నందలి తృతీయ కూట తృతీయవర్ణము పరదేవతావాచకముగా ఈ జగన్మాతకు గలదుగాన లకార రూపిణి యని పరదేవత యన్వర్ధనామముతో నర్చనీయ ఎగుచున్నది